యాభై విదురథుడి లోకాంతర ప్రాప్తి. వశిష్ఠుడు రామ వీరిక్కడ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ విదురథుడు యుద్ధంలోకి దూకాడు. ఇక్కడ ఇద్దరు లీలలు, విదురథుని కూతురు ఆ యుద్ధాన్ని చూసే దివ్యదృష్టిని ఇమ్మని సరస్వతీదేవిని ప్రార్థించారు. ఆమె సరే అంది. దాంతో వారు ముగ్గురు కూడా ఆ ఇంట్లోనే కూర్చొని యుద్ధాన్ని కళ్లారా చూడసాగారు. యుద్ధం చాలా ఘోరంగా జరుగుతోంది. క్రమంగా విదురథుడు ఓడిపోయే లక్షణాలు కనిపిస్తున్నాయి. అది గమనించి లీలలిద్దరూ, సరస్వతీదేవి, మా భర్తకు నీ అనుగ్రహం ఉంది కదా, అయినా ఆయనకు జయం కలగటం లేదేమిటి అని అడిగారు. సరస్వతీదేవి, పుత్రికలారా, మీ భర్త యొక్క శత్రువైన సింధురాజు జయం కోసం నన్ను బాగా ఆరాధించాడు. మీ భర్త నన్ను మోక్షం కోసం ఆరాధించాడు. అందువల్ల నేను విదురథుడికి జయం ఇవ్వలేను, సింధురాజుకి మోక్షం ఇవ్వలేను అంది. ఇంతలో సూర్యోదయమైంది. యుద్ధం మరింత వేగం పుంజుకుంది. ఇక్కడ వాల్మీకి మహర్షి ఆయుధ యుద్ధాన్ని, అస్త్రయుద్ధాన్ని రెండు సర్గల్లో విస్తారంగా వర్ణించాడు. ఆ అస్త్రయుద్ధం కూడా పూర్తయిన తరువాత మళ్లీ విదురథ సింధురాజులు కత్తి యుద్ధానికి తలపడ్డారు. యుద్ధంలో సింధురాజు బాగా దెబ్బలు తిని మూర్ఛబోయాడు. అది చూసి విదురథుడు కొంచెం ఏమరికగా ఉండగా సింధురాజు మూర్ఛనుంచి తేరుకొని ఒక్క దూకు దూకి విదురథుడి రెండు చేతులు నరికేశాడు. ఈ దృశ్యాన్ని దివ్యదృష్టితో చూస్తున్న పద్మలీల తాను జ్ఞాని అయి ఉండి కూడా మూర్ఛపోయింది. విదురథలీల ఆదుర్దాగా చూస్తూ అలాగే ఉంది. విదురథ రథసారథి తన యజమాని పరిస్థితిని గమనించి యుద్ధరంగం నుంచి రథాన్ని పక్కకు పరుగులు తీయించి తన మహారాజును సరస్వతీదేవి ఎదుటకు తెచ్చి పడుకోబెట్టాడు. అప్పటికే ప్రాణం పోయింది. బయట సింధురాజుకు జయజయకారాలు పెట్రేగిపోతున్నాయి. ఇక్కడ అంతఃపురంలో ఏడుపులు చెలరెగుతున్నాయి. ఇంతలో విదురథలీల సరస్వతీదేవిని చూసి, అమ్మా, నా భర్త ప్రాణాలు పోబోతున్నాయి అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. సరస్వతీదేవి ఈ లీలకు కూడా తత్వబోధన చేయాలని సంకల్పించింది. అందుచేత ఇలా అంది. సరస్వతీదేవి, విదురథలీల, నువ్వు ఇప్పుడు దివ్యదృష్టితో చూసిన మహాయుద్ధంలో ఆవగింజంత కూడా నిజం లేదు. ఇదంతా ఒక కలను మించిన కల. నీకు కనిపించే మీ రాజ్యమంతా కలిపి ఈ గదిలోనే ఉంది. ఈ గదితో సహా కలిపి ఇదంతా పద్మరాజు గదిలో ఉంది. ఆ గది, ఆతని రాజ్యం మొత్తం కలిపి వశిష్ఠుడనే బ్రాహ్మణుడి ఇంట్లో ఉంది. ఆయసర్వ్ 67. ఈ అంటే నేను, నువ్వు, ఈ పద్మలీల, ఈ విదురథుడు, ఈ రాజ్యం, ఈ భూమి, ఈ బ్రహ్మాండం, ఈ మొత్తమంతా కలిపి ఆగిరి గ్రామంలో ఉంది. ఇలా ఇన్ని రకాలుగా కనిపించేది ఎవరు? నీ ఆత్మే. నీ ఆత్మే ఒకప్పుడు ఇలా లేని పదార్థాలను చూపిస్తోంది. ఆ పదార్థాల రూపంగా తనని తనే చూపించుకుంటోంది. ఒకప్పుడు తను ఏమాత్రమూ తెలియకుండా ఉంటోంది. కనుక వాస్తవమైనది నీ ఆత్మే. ఈ ప్రపంచం భ్రమ. భ్రమను చూసేవాడు ఒకడు ఉంటేగాని భ్రమ ఉండదు. కనుక భ్రమను చూసే నువ్వు నిత్యం, నువ్వు చూసే భ్రమ అనిత్యం. అలాగే ద్రష్ట ఉంటేగాని దృశ్యం ఉండదు. ద్రష్ట దృశ్యము ఒకటి కాదు. నువ్వు ద్రష్టవి, నువ్వు సత్యానివి. ఆయా జీవుల సంకల్పాలకు అనుసారంగా ఆయా ప్రపంచాలు స్ఫురిస్తున్నాయి. అక్కడ నిజంగా పుట్టిందీ లేదు, పోయిందీ లేదు. ఇలాంటి మాయా ప్రపంచాల్లో ఒక దాంట్లో పద్ముడనే రాజు శవం ఉంది. నీ భర్త జీవం అప్పుడే ఆ శవం దగ్గరికి వెళ్ళిపోయింది. నీ సవతి అయిన పద్మలీల ఇందాక నీ ముందు మూర్ఛపోయిందే, అప్పుడే ఆమె జీవం కూడా అక్కడికి పోయింది. విదురథలీల, సరస్వతీదేవి, ఈ పద్మలీల అక్కడ దేహాన్ని ఏ విధంగా ధరించింది? ఆమెకు నేను సవతిని ఎట్లా అయ్యాను? ఇప్పుడామె మళ్లీ ఆ ఇంటికి పోతే అక్కడి వాళ్లు ఆమెను ఎలా చూస్తున్నారు? సరస్వతీదేవి, ఇక్కడ నీ భర్తగా ఉన్న విదురథుడే అక్కడ పద్ముడు. ఆ పద్ముడు ఆ శవగుహల్లోనే తన ప్రపంచాన్ని చూస్తున్నాడు. నువ్వు చూస్తున్న ఈ ప్రపంచం ఎలా మిథ్యయో అతను చూస్తున్న ఆ ప్రపంచము మిథ్యే. రెండూ భ్రాంతి వల్లే కనపడుతున్నాయి. ఆ జీవికి ఒక భ్రాంతి వల్ల ఆమె భార్యగా కనిపించింది, మరో భ్రాంతి వల్ల నువ్వు భార్యగా కనిపించావు. అది ఒక కల, ఇది ఒక కల. నువ్వు మిథ్యే, ఆవిడ మిథ్యే. నీ భర్తకు ఇదంతా స్వప్నమైనట్లే మీకు కూడా ఇది స్వప్నమే. ఇద్దరి స్వప్నాలు కలిశాయి, కనుకే మీ మధ్యలో వ్యవహారం నడిచింది. ఈ తత్వం తెలుసుకుంటే స్వప్నం వంటిది అయిన ఈ దృశ్యం అంతా నశిస్తుంది, సత్యమైన ఆత్మ మిగులుతుంది. ఆ ఆత్మే ఇన్ని ప్రపంచాల ఆకారాలుగా గోచరిస్తోందని అర్థమవుతోంది. ఈ ఆత్మనుంచే నువ్వు, నేను, నీ భర్త, నీ పరివారం అంతా జన్మించాం. ఆ పద్మలీల కూడా అలాగే జన్మించింది. నీ భర్త మరణించిన వెంటనే ఆయన సంకల్ప శరీరానికి ఎదురుగా ఈ పద్మలీల నీ ఆకారం వంటి ఆకారంతో కనిపించింది. మానవుడి చిత్తం పాంచభౌతిక శరీరాన్ని ధరిస్తే అప్పుడు ఆ శరీరమే సత్యమని ఆ చిత్తం అనుకుంటూ ఉంటుంది. అదే చిత్తం సూక్ష్మ శరీరాన్ని ధరించినప్పుడు భౌతిక శరీరం సత్యం కాదని, సూక్ష్మ శరీరమే. ఐసర్వ్ 68 సత్యమని అనుకుంటూ ఉంటుంది. అంటే ఆ చిత్రానికి ఎదుట ఏ శరీరం కనిపిస్తే అదే నిజమని ఆ చిత్తం అనుకుంటూ ఉంటుంది. కనుక మరణించిన నీ భర్త జీవుడు ఆతివాహిక రూపంతో ఉన్న ఈ లీలను చూసి తాను పునర్జన్మ ఎత్తానని, తన ప్రియ భార్యను తాను కలుసుకున్నానని భ్రాంతి వల్ల భావించాడు. ఈ పద్మలలి పూర్వం నన్ను పూజించి తనకు వైధవ్యం రారాదని కోరుకొంది, అందువల్ల భర్త కంటే ముందే మరణించింది. నువ్వు భర్త ఉన్న చోటికి పోవాలని కోరావు, మీ ఇద్దరికీ వరాలిచ్చాను నేను, మిగిలిన విషయాలు నువ్వు స్వయంగానే తెలుసుకున్నావు. సరస్వతీదేవి ఇలా అంటూ ఉండగానే విదురతలీల జీవుడు ఆమె దేహం నుంచి పైకి లేచి ప్రాణవాయువుతో కలిసి ఒక వాసనామయ శరీరాన్ని ధరించి ఆకాశంలో తిరుగుతూ తన భర్త వెళ్లిన మార్గాన్ని వెతకసాగింది. ఈలోగా సరస్వతీదేవి విదురతుడి కూతురికి కూడా అదే విధంగా ప్రాణం బయటకు తెప్పించి ఒక వాసనామయ శరీరాన్ని కల్పించి ఆకాశంలోకి పంపింది. వాసనమయ శరీరంతో ఆకాశంలో తిరుగుతున్న విదురథ లీలకు అమ్మా అనే కేక వినిపించింది. ఎవరా అని చూస్తే అది తన కూతురే, తనను రమ్మని పిలుస్తోంది. ఆ బాలిక శరీరం ఏదో దేవతా శరీరంలాగా కనిపిస్తోంది. విదురథలీల పరుగు పరుగున కూతురు దగ్గరకు వెళ్ళి, అమ్మాయి, నీకు దేవతా శరీరం వచ్చినట్టుంది, కనుక దేవతల్లో ఉండే జ్ఞానం కూడా నీకు వచ్చే ఉంటుంది. పైగా నాకంటే ముందుగా ఇక్కడకు వచ్చినట్టున్నావు, కనుక మీ నాన్నగారు వెళ్లిన దారి నీకు తెలిసే ఉంటుంది, కొంచెం నన్ను అక్కడికి తీసుకుపో అంది. కూతురు సరే అని దారి చూపిస్తూ ముందుకు దారితీసింది. ఆ కూతురు చూపే దారి ఎలా ఉందంటే, నిర్మలం కర్మాలగ్రం యథాలక్షణ రేఖిక ఉగొట్ప్ర.సత్ 53/7. మనుషుల అదృష్టాల్ని సూచించే సాముద్రికల రేఖలు వారి వారి అరచేతుల్లో చేరినట్లుగా ఉందట. వాళ్ళిద్దరూ వాయుమార్గంలో నడిచి మేఘాలను, సూర్యమండలాలను, దేవతాలోకాలను దాటి బ్రహ్మాండపు డిప్పదగ్గరికి చేరారు. దాన్ని చీల్చుకుని దాని చుట్టూతా ఉన్న పంచభూత ఆవరణలను దాటారు. చివరికి చిదాకాశంలోకి ప్రవేశించారు. గరుత్మంతుడు మహావేగంతో కోట్ల కోట్ల కల్పాలు తిరిగినా పూర్తికానంత దూరం నడిచి వచ్చారు. ఆ చిదాకాశంలో అంతులేనన్ని బ్రహ్మాండాలున్నాయి. ఆ లీల అందులో ఒకానొక బ్రహ్మాండాన్ని పగులగొట్టుకొని లోపలికి ప్రవేశించింది. అది ఎలా ఉందంటే పండులోకి పురుగు ప్రవేశించినట్లుగా ఉంది. మళ్లీ బ్రహ్మ, విష్ణు, రుద్రాది లోకాలు దాటింది, భూమి దగ్గరకు వచ్చింది, చివరికి పద్మరాజు ఇంట్లోకి వెళ్ళింది. అక్కడ పూలరాశి మధ్య ఉన్న శవం దగ్గర ఆగింది. ఐసర్వ్ 69 ఆగి వెనక్కి చూసేసరికి కూతురు కనిపించలేదు. ముందున్న కూతురు ఎప్పుడు వెనక్కిపోయిందో, ఎప్పుడు మాయమైపోయిందో తల్లికి గుర్తురాలేదు. విదురతలీలకు ఆ శవాన్ని చూసేసరికి కొత్త ఊహలొచ్చాయి. ఈయన నా భర్త యుద్ధంలో మరణించి ఇప్పుడు ఈ శరీరంలో చేరి సుఖంగా నిద్రపోతున్నాడు. సరస్వతీదేవి అనుగ్రహం వల్ల నేను సశరీరంగా ఇక్కడి వచ్చాను. నా అంతటి అదృష్టవంతులు ఈ లోకల్లో ఎవరూ లేరు అని ఆమె అనుకోసాగింది.